కలిసిపోయాక ఈ రెండు కన్నులా పనలిది తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా పోయింది ఓ సందె వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా చెడి జంటగా ఏమవుతామో తెలుసా జతలు కలిసి మన ఒంటిగా ఏమైనా సరి గరిసా ఏ కోరికో శృతే నిల్చగా ఈ ప్రేమలో ఇలా అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలే కలే లిఖించగా కురిసిపోయింది ఓ సందె వెన్నెలా పోయింది ఓ సందె వెన్నెలా